కృష్ణయజుర్వేదే క్రమపాఠే పంచమకాండే సప్తమః ప్రశ్నః ప్రారంభః అగ్నించినుతే చినుతా ఆ దేవతాభ్యః దేవతాభ్యో ఉచ్యతే ఉచ్యతే పాపీయాన్ పాపీయాన్ భవతి భవతి దేవతాభ్యవృశ్యతే వసీయాన్ వసీయాన్ భవతి భవత్యాగ్నేయ్యా ఆగ్నేయ్యా గాయత్ర్యా గాయత్ర్యా ప్రథమాం ప్రథమాం చితిమభి అభివృషేత్ వృషేత్తుష్టుభా తుష్టుభా ద్వితీయాం ద్వితీయాం జగత్యా జగత్యా తృతీయాం తృతీయామదుష్టుభా అదృష్టుభా చతుర్థీం అదృష్టుభేద్భా చతుర్థీం పంక్త్యా పంక్త్యా పంచమీం పంచమీం యథాదేవతం యథాదేవతమేవ యథాదేవతమితి యథాదేవతం ఏవాగ్నిం అగ్నించినుతే చినుతేన దేవతాభ్య ఆవృశ్యతే వృశ్యతే వసీయాన్ వసీయాన్ భవతి భవతి ఇడాజై ఇడాజైవ వా ఏషా ఏషా విభక్తి విభక్తి పశవ విభక్తిరితి విభక్తి పశవ ఇడా ఇడా పశుభి పశుభిరేనం పశుభిరితి పశుభి ఏనం చినుతే చినుతేజ యో వై వై ప్రజాపతే ప్రజాపతే ప్రతి ప్రోచ్య ప్రజాపతేతి ప్రజాపతే ప్రతి ప్రోచ్యాగ్నిం ప్రతి ప్రోచ్యేతి ప్రతి ప్రోచ్య అగ్నిం చినోతి చినోతి నార్తిం ఆర్తిమా ఆర్చతి ఇచ్చత్యశ్వౌ అశ్వావభిత అభితస్తిష్ఠేదాం తిష్ఠేదాం కృష్ణ కృష్ణ ఉత్తరద ఉత్తరద శ్వేత ఉత్తరదైత్యుదరద శ్వేతో దక్షిణ దక్షిణస్థౌ తావాలభ్య ఆలభ్యేష్టకాః ఆలభ్యేత్యాలభ్య ఇష్టకా ఉర ఉపదధ్యాద్ దధ్యాదేతత్ ఏతద్వై వై ప్రజాపతే ప్రజాపతే రూపం ప్రజాపతే ప్రతి ప్రజాపతే రూపం ప్రజాపత్యః ప్రజాపత్యోశ్వః ప్రజాపత్యేతి ప్రజాపత్యః అశ్వసాక్షాద్ సాక్షాదేవ సాక్షాదితి సాక్షాద్ ఏవ ప్రజాపతే ప్రజాపతే ప్రతిప్రోచ్య ప్రజాపతేతి ప్రజాపతే ప్రతిప్రోచ్యాగ్నిం ప్రతిప్రోచ్యేతి ప్రతిప్రోచ్య అగ్నిం చినోతి చినోతి నార్తిం ఆర్తిమా ఆర్చతి ఇచ్చత్యేతత్ ఏతద్వై వాన్న అన్నో రూపం రూపం యత్ శ్వేతోశ్వ అశ్వో రాత్రి రాత్రి కృష్ణ కృష్ణ ఏతత్ ఏతదన్న అన్నో రూపం రూపం యదిష్టకాః ఇష్టకా రాత్రి రాత్రి పురీషం పురీషమిష్టకాః ఇష్టకా ఉపధాస్యన్ ఉపధాస్యన్ శ్వేతం ఉపధాస్యన్నిత్యుపధాస్యన్ శ్వేతమశ్వం అశ్వమభి అభిమృషేత్ మృషేత్ పురీషం పురీషముపధాస్యన్ ఉపధాస్యన్ కృష్ణం ఉపధాస్యన్నిత్యుపధాస్యన్ కృష్ణమహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహోరాత్రాభ్యాం ఏవైనం ఏనం చిరుతే చిరుతే హిరణ్యపాత్రం హిరణ్యపాత్రం మధో హిరణ్యపాత్రమితి హిరణ్యపాత్రం మధో పూర్ణం పూర్ణం దాది దాది మధవ్య మధవ్యో సాని అసానీతి ఇది సౌర్యా సౌర్యా చిత్రవత్యా చిత్రవత్యావ చిత్రవత్యేది చిత్రవత్యా అవేక్షతే ఈక్షతే చిత్రం చిత్రమేవ ఏవతి భవతి మధ్యం దినే మధ్యం దినేశ్వం అశ్వమువ అవర్ఘ్రావయతి ఘ్రావయత్యసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్య ఇంద్ర ఇంద్ర ఏష ప్రజాపతి ప్రజాపతి ప్రజాపత్య ప్రజాపతి ప్రజాపతి ప్రజాపత్యోశ్వ ప్రజాపత్యేతి ప్రజాపత్య అశ్వస్థం సమేవ ఏవ సాక్షాద్ సాక్షాద్ధ్నోతి సాక్షాది సాక్షాద్ ఉద్ధ్నోతిర్ధ్నోతి త్వామగ్నే అగ్నే వృషభం వృషభం చేకితానం చేకితానం పునః పునర్యువానం యువానం జనగన్ జనగన్నుపాగాహం ఉపాగామిత్యుపా ఆగాహం అస్థూరిణ గార్హపత్యాని గార్హపత్యాని సంతు గార్హపత్యాని దిగార్హపత్యాని సంతు తిగ్మేన తిగ్మేన నః మో బ్రహ్మణ బ్రహ్మణాసం సగం శిషాది శిషాదీతి శిషాది అశవో వై వా ఏతే ఏతే యత్ యదిష్టకాః ఇష్టకాశ్చిత్యాంజిత్యాం వృషభం చిత్యాంజిత్యాంజిత్యాహం చిత్యాహం వృషభముప ఉపదధాతి దధాతి మిథునం మిథునమేవ ఏవాస్య అస్య తత్ తద్యజ్ఞే యజ్ఞే కరోతి కరోతి ప్రజననాయ ప్రజననాయ తస్మాత్ ప్రజననాయేతి ప్రజననాయ తస్మాద్యూథే యూథే యూథే యూథ ఋషభ యూథ యూథ ఇది యూథే యూథే ఋషభ ఇషభ సంవత్సరస్ ప్రతిమా సంవత్సరస్ సంవత్సరస్ ప్రతిమాయా ప్రతిమామితి ప్రతిమా యాన్ రాత్రి రాత్రిపాసతే ఉపాసతేపాసతే ప్రజాం సువీరాహం ప్రజామితి ప్రజా సువీరాహం కృత్వా సువీరామితి సువీరాహం కృత్వా విశ్వం విశ్వమాయు ఆయుర్వి యశ్నవద్ అశ్నవరిత్యశ్నవద్ రాజావత్యామేతాం రాజావత్యామితి ప్రజావత్యాం ఏతాముప ఉపదాది దాతీయం ఇయం వైషా ఏషైకాష్టకా ఏకాష్టకాయత్ ఏకాష్టకేత్యేకాష్టకా యదేవ ఏకాష్టకాయాం ఏకాష్టకాయామన్నం ఏకాష్టకాయామిత్యేకాష్టకాయాం అన్నం క్రియతే క్రియతే తత్ తదేవ ఏవైతయా ఏతయావ అవరుంధే రుంధయేషా ఏషా వై వై ప్రజాపతే ప్రజాపతే కామదుఘా ప్రజాపతేరి ప్రజాపతే కామదుఘాతయా కామదుఖేతి కామాదుఘా తయైవ ఏవయజమాన యజమానో అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే అగ్నిం అగ్నిం దుహే దుహేయేన ఏన దేవా దేవా జ్యోతిష జ్యోతిషోర్ధ్వా ఊర్ధ్వా ఉదాయన్ ఉదాయనయేన ఉదాయన్యుదాయన్ ఏనాదిత్యా ఆదిత్యావసవ అసవో ఏన ఏన రుద్రా రుద్రాయిరుద్రా ఏనాంగిరస అంగిరసో మహిమానం మహిమానమానశో ఆనశుస్తేన ఏనైతు ఏదు యజమాన యజమాన స్వస్తి స్వస్తిది స్వస్తి స్వర్గాయ వై స్వర్గాయేతి సువహాగాయ ఆష లోకాయ లోకాయ చీయతే చీయతే యత్ యదగ్ని అగ్నిర్యేణ ఏన దేవా దేవా జ్యోతిష జ్యోతిషోర్ధ్వా ఊర్ధ్వా ఉదాయన్ ఉదాయన్నిది ఉదాయన్నిత్యుదాయన్ ఇత్యుక్ష్యం ఓక్ష్యపుంసం సమింధే ఇంధరిష్టకా ఇష్టకా ఏవ ఏవైతా ఏతా ఉప ఉపధత్తే ధత్తే వానస్పత్యా వానస్పత్యాస్సు వర్గస్య స్వర్గస్య లోకస్య స్వర్గస్యేవి సువహాగస్య లోకస్య సమష్ట్యై సమష్ట్యై శతాయుధాయ సమష్ట్యాయి సమష్ట్యై శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయేతి శతాయుధాయ శతవీర్యాయ శతోదయే శతవీర్యాయేతి శతవీర్యాయ శతోదయే అభిమాదిషాహే శతోదయేతి శతాభూతయే అభిమాదిషాహ ఇత్యభిమాది సాహే శతంయః యోన శరద శరదో అజీతాన్ అజీతానింద్ర ఇంద్రో నేషత్ నేషదతి అతి దురితాని దురితాని విశ్వా దురితానీతి దుహోహితాని విశ్వేతి విశ్వా ఏ చత్వారః చత్వారః పథయః పథయో దేవయానాః దేవయానా అంతరా దేవయానా ఇతి దేవయానాః అంతరా ద్యావా పృథివీ ద్యావా పృథివీ వియంతి ద్యావా పృథివీ ఇతి ద్యావా పృథివీ వియంతీతి వీయంతి తేషాం యః యో అజ్యానిమ్ అజ్యానిమజీతిమ్ అజీవిమావహాత్ ఆవహాత్ తస్మై ఆవహారిద్యా ఆవహాత్ తస్మైనః మహోదేవాః దేవాః పరి పరిదత్త ప్రత్యేహ ఇహ సర్వే సర్వైతి సర్వే గ్రీష్మో హేమంతః హేమంత ఉత ఉతనః నో వసంతః వసంత శరద్ శరద్వర్షాః వర్షాః సువితం సువితన్నః నో అస్తో అస్త్యస్తో తేషామృతూనాం ఋతూనాగం శతశారదానాం శతశారదానాం నివాతే శతశారదానామితి శతశారదానాం నివాత ఏషాం నివాత ఇతి నివాతే ఏషామభయే అభయే శ్యామ శ్యామేతి శ్యామ ఇదివత్సరాయ పరివత్సరాయ ఇదివత్సరాయేతి ఇదివత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ పరివత్సరాయేతి పరివత్సరాయ సంవత్సరాయ కృణత సంవత్సరాయేతి సంవత్సరాయ కృణత బృహత్ బృహన్నమ నమ ఇది నమ తేషాం వయమ్ వయం సుమతౌ సుమతౌ యజ్ఞయానాం సుమతావితి సుమతౌ యజ్ఞయానాం జ్యోగ్ జ్యోగజీతాః అజీతా అహతాః అహతా శ్యామ శ్యామేతి శ్యామ భద్రాన్నః నశ్రేయః శ్రేయః సమ్ సమనేష్ట అనేష్టదేవాః దేవాస్త్వయా త్వయా వసేన అవసేన సమ్ సమశీమహి అశీమహి త్వా త్వేది త్వా సనః నో మయోభూః మయోభూః పితో మయోభూరితి మయః భూః పితో ఆ పితో ఇతి పితో ఆ విశస్వ విశస్వ శం శం తోకాయ తోకాయ తనువే తనువే స్యోనః స్యోన ఇది స్యోనః అజ్యానీరేతాః ఏతా ఉప ఉపదధాతి దధాత్యేతాః ఏతా వై వై దేవతాః దేవతా అపరాజితాః అపరాజితాస్తాః అపరాజితా ఇత్యపరాజితాః ప్రవిశతి విశతి నైవ ఏవ జీయతే జీయతే బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి యత్ యదర్ధమాసాః అర్ధమాసా మాసాః అర్ధమాసా ఇత్యర్ధమాసాః మాసా ఋతవః ఋతవః సంవత్సరః సంవత్సర ఓషధీః సంవత్సర ఇది సంవత్సరః ఓషధీః పచంతి పచంత్యథ కథకస్మాత్ తస్మాదన్యాభ్యః అన్యాభ్యో దేవతాభ్యః దేవతాభ్యః ఆగ్రయణం ఆగ్రయణన్నిః నిరుప్యతే ఉప్యత ఇది ఇత్యేతాః ఏతాహి ఏతద్ తద్దేవతాః దేవతా ఉదజయన్ ఉదజయనయత్ ఉదజయన్నిత్యుదజయన్ యద్ఋతుభ్యః ఋతుభ్యో నిర్వపేత్ ఋతుభ్యేతృతుభ్యః నిర్వపేయద్దేవతాభ్యః నిర్వపేదితి నిహివపేత్ దేవతాభ్యః సమదం సమదం దధ్యాత్ సమదమిది సామదం దధ్యాదాగ్రయణం ఆగ్రయణం నిరుప్య నిరుప్యేతాః నిరుప్యేతి నిహివప్య ఏతా ఆహుతీః ఆహుతీర్జుహోతి ఆహుతీరిత్యాహుతీః జుహోత్యర్ధమాసాన్ అర్ధమాసానేవ అర్ధమాసానిత్యర్ధమాసాన్ ఏవమాసాన్ మాసాన్ ఋతూన్ సంవత్సరం సంవత్సరం ప్రీణాది సంవత్సరమిది సంవత్సరం ప్రీణాదిన దేవతాభ్యః దేవతాభ్యః సమదం సమదం దధాతి సమదమితి సామదం దధాతి భద్రాద్ భద్రాన్నః నశ్రేయః శ్రేయస్సం సమనేష అనేష్టదేవాః దేవా ఇతి ఇత్యాహ ఆహుతాద్యాయ హుతాద్యాయ యజమానస్య హుతాద్యాయేతి హుత అద్యాయ యజమానస్యాపరాభావాయ అపరాభావాయేత్యపరాభావాయ ఇంద్రస్య వజ్రః వజ్రోసి అసి వార్త్రఘ్నః వార్త్రఘ్నస్తనూపాః వార్త్రఘ్నైతి వార్త్రఘ్నః తనూపానః తనూపా ఇతి తనూపాః నః ప్రతిస్పశః ప్రతిస్పశ ఇది ప్రతిస్పశ యో నః పురస్తాద్ పురస్తాద్దక్షిణతః దక్షిణతః పశ్చాద్ పశ్చాదుత్తరతః ఉత్తరతో ఘాయో ఉత్తరత ఇత్యుదరతః అఘాయురభిదాసతి అఘాయురిత్యఘాయో అభిదాసత్యేతమ్ అభిదాసతీత్యభిదాసతి ఏతకుం సహ సోష్మానం అశ్మానమృచ్ఛదు పృచ్ఛత్తిత్యుచ్ఛదు దేవాసురాః సంయత్తాః దేవాసురా ఇది దేవ అసురాః సంయత్తా ఆసన్ సంయత్తాది సాంయత్తాః ఆసంతే ఏసురాః అసురాదిభ్యః దిగ్భ్యైతి దిగర్భ్యః ఆబాధంత అబాధంత తాన్ తాన్ దేవాః దేవా ఇష్వాః ఇష్వా చ వజ్రేణ వజ్రేణ చాప అపానదంత అనుదంతయత్ యద్వజ్రిణీ వజ్రిణీరుపదధాతి ఉపదధాతీష్వాహ ఉపదధాతీత్యుపాదధాతి ఇష్వా చైవ ఏవతత్ తద్వజ్రేణ వజ్రేణ చయజమానః యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానప అపనుదతే ఉదతే దిక్షు దిక్షూప ఉపదధాతి దధాతి దేవపురాః దేవపురా ఏవ దేవపురా ఇది దేవపురాః ఏవైతాః ఏతాస్తనూపానీః తనూపానీః పరి తనూపానీరిజు తనూపానీః పర్యూహతే ఊహరేజ్ఞావిష్ణు అజ్ఞావిష్ణు సజోషసా అజ్ఞావిష్ణు ఇత్యజ్ఞానావిష్ణు సజోషసేమాః సజోషసేతి సా జోషసా ఇమావర్ధంతు వర్ధంతు వాహం వాంగిరః గిర ఇది గిరః యుమ్నైర్వాజేభిః వాజేభిరా ఆగతం గతమితి గతం బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి యత్ యన్న దేవతాయై దేవతాయై గృహ్వతి గృహ్వత్యః అథ కిం దేవత్యాః కిం దేవత్యా వసోః కిం దేవత్యేతి కిం దేవత్యాః వసోర్ధారాః ధారేతి ఇత్యగ్నిః అగ్నిర్వసుః వసస్తస్య తస్యైషా ఏషా ధారాః ధారా విష్ణుః విష్ణుర్వసుః వసస్తస్య తస్యైషా ఏషా ధారాః ధారాఘ్నావైష్ణవ్యా ఆజ్ఞావైష్ణవ్యర్చ ఆజ్ఞావైష్ణవ్యేత్యాజ్ఞావైష్ణవ్యా రచావసోః వసోర్ధారాం ధారాం జుహోతి జుహోతి భాగధేయేన భాగధేయేనైవ భాగధేయేనేతి భాగధేయేన ఏవైనౌ ఏనౌ సమర్థయతి అర్థయత్యసో అథో ఏతాం అథో ఇత్యసో ఏతామేవ ఏవాహుతిం ఆహుతిమాయతనవతీం ఆహుతిమిత్యాహుతిం ఆయతనవతీం కరోతి ఆయతనవతీమిత్యాయతనావతీం కరోతి యత్కామః యత్కామయేనాం యత్కామయతి యత్ కామః ఏనాం జుహోతి జుహోతి తత్ తదేవ ఏవావ అవరుంధే రుంధే రుద్రః రుద్రో వై వా ఏష ఏష యత్ యదగ్నిః అగ్నిస్తస్య తస్యైతే ఏతే తనవో ఏతే తనవో ఘోరా ఘోరాన్యా అన్యా శివా శివాన్యా అన్యాయత్ యచ్చతుర్ద్రీయం శతుర్ద్రీయం జుహోతి శతుర్ద్రీయమితి శతుర్ద్రీయం జుహోతి యైవ ఏవాస్య అస్య ఘోరా ఘోరాతనోః తనోస్తాం తాం తేన శమయతి శమయతి యత్ యద్వసోః వసోర్ధారాణ ధారాణ జుహోతి జుహోదియా యైవ ఏవాస్య అస్య శివా శివాతనోః తనోస్తాం తాం తేన ప్రీణాది ప్రీణాదియః యో వై వసోః వసోర్ధారాయై ధారాయై ప్రతిష్టాం ప్రతిష్టాం వేద ప్రతిష్టామయ ప్రతిష్టాం వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్టతి తిష్టతి యత్ యదాజ్యం ఆజ్యముచ్ఛిష్యేత ఉచ్ఛిష్యేత తస్మిన్ ఉచ్ఛిష్యేతేత్యుదశిష్యేత తస్మిన్ బ్రహ్మోదనం బ్రహ్మోదనం వచేత్ బ్రహ్మోదనమిది బ్రహ్మోదనం వచేత్తం తం బ్రాహ్మణా బ్రాహ్మణాశ్చత్వారః చత్వారః ప్రాశ్నీయుః అశ్నీయురేషః ఏష వై వా అగ్నిః అగ్నిర్వైశ్వానరః వైశ్వానరో యత్ యద్బ్రాహ్మణః బ్రాహ్మణ ఏషా ఖలు వై వా అగ్నేః అగ్నేః ప్రియా ప్రియాతనోః తనో యత్ యద్వైశ్వానరః ఐశ్వానరః ప్రియాయాం ప్రియాయామేవ ఏవైనాం ఏనాం తనువాం తనువాం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి చతస్రః చతస్రో ధేనోః ధేనోర్దద్యాత్ దద్యాత్తాభిః తాభిరేవ ఏవ యజమానః యజమానో అముష్మిన్ అముష్మిన్ లోకే లోకేరేగ్నిమ్ అగ్నిమ్ దుహే దుహ ఇది దుహే చిత్తిమ్ జుహోమి జుహోమి మనసా మనసా ఘృతేన ఘృతేనేతి ఇత్యాహ ఆహాదాభ్యా అదాభ్యా వై నామ మామీషా ఏషాహుతిః ఆహుతిర్వైశ్వకర్మణి ఆహుతిరిత్యాహుతిః వైశ్వకర్మణిన వైశ్వకర్మణీతి వైశ్వకర్మణి నైనం ఏనం చిత్యానం చిత్యానం భ్రాతృవ్యః భ్రాతృవ్యో దభ్నోతి దభ్నోత్యథో అథో దేవత ఆహ అథో ఇత్యథో దేవతరేవ రేవాప అవరుంధే రుంధేగ్నే అగ్నేతం తమద్య అద్యేతి ఇది పంగ్యా పంగ్యా జుహోతి జుహోతి పంగ్యా పంగ్యాహుత్యా ఆహుత్యా యజ్ఞముఖం ఆహుత్యేత్యాహుత్యా యజ్ఞముఖమా యజ్ఞముఖమితి యజ్ఞముఖం ఆరభతే రభతే సప్త సప్తతే తే అగ్నే అగ్నే సమిధ సమిధ సప్త సమిధ ఇది సంయుధ సప్త జిహ్వా జిహ్వా ఇది ఇత్యాహ ఆహ హోత్రాహ హోత్రా ఏవ అవరుంధే రుంధేగ్నిః అగ్నిర్దేవేభ్యః దేవేభ్యోప అవాక్రామద్ అక్రామద్భాగధేయం భాగధేయమిచ్చమానః భాగధేయమిది భాగధేయం ఇచ్చమానస్తస్మై తస్మా ఏతద్ ఏతద్భాగధేయం భాగధేయం ప్ర భాగధేయమిది భాగధేయం ఆయచ్చన్ అయచ్చన్నేతద్ ఏతద్వై వా అగ్నేః అగ్నేరగ్నిహోత్రం అగ్నిహోత్రమేతరిః అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం ఏతరిః ఖలు వై వా ఏష జాతః జాతోయర్హి యర్హి సర్వః సర్వశ్చితః చితో జాతాయ జాతాయైవ ఏవాస్మై అస్మాన్నం అన్నమపి అపి దధాతి దధాతి సః స ఏనం ఏనం ప్రీతః ప్రీతః ప్రీణాది ప్రీణాది వసీయాన్ అసీయాన్ భవతి భవతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినా వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి యత్ యదేషః ఏష గార్హవత్యః గార్హవత్యశ్చీయతే గార్హవత్యేతి గార్హవత్యః చీయతే అథ క్వ క్వరాస్య అస్యాహవనీయః ఆహవనీయమితి ఆహవనీయనిత్యాహవనీయః ఇత్యసౌ అసావాదిత్యః ఆదిత్యేతి ఇది బ్రూయాద్ బ్రూయాదేతస్మిన్ ఏతస్మిన్హి ఇ సర్వాభ్యః సర్వాభ్యో దేవతాభ్యః దేవతాభ్యో జుహ్వతి జుహ్వతి యః యేవం ఏవం విద్వాన్ విద్వానగ్నిమ్ అగ్నిమ్ చిరుతే చిరుతే సాక్షాత్ సాక్షాదేవ సాక్షాదిది సాక్షాత్ ఏవ దేవతాః దేవతార్ధ్నోతి ఋధ్నోత్యగ్నేః అగ్నే యశస్విన్ యశస్విన్ యశసా యశసేవం ఇమమర్పయ అర్పయేంద్రావతీం ఇంద్రావతీమపచితీం ఇంద్రావతీమిదీంద్రావతీం అపచితీమిహ అపచితీమిత్యపచితీం ఇహా ఆవహ మహేతివహ అయం మూర్ధా మూర్ధా పరమేష్ఠీ పరమేష్ఠీ సువర్చా ఆహ సువర్చా సమానానాహం సువర్చా ఇది సువర్చా ఆహ సమానానాముత్తమశ్లోక ఉత్తమశ్లోకోస్తు ఉత్తమశ్లోక ఇత్యుత్తమా శ్లోక అస్తిత్యస్తు భద్రం పశ్యంత పశ్యంత ఉప ఉపసేదు సేదురగ్రే అగ్రే తప తపో దీక్షా దీక్షా ఋషయ ఋషయ సువర్విద సువర్విద ఇది సువహావిద క్షత్రం క్షత్రం బలం బలమోజ రోజశ్చ జాతం జాతం తదస్మై అస్మై దేవా దేవా అభిసం సన్నమంతో నమంతి నమంతో ధాతా విధాతా విధాతా పరమా విధాతేతి విధాతా పరమోత ఉత సందృగ సందృగ్ ప్రజాపతి సందృగితి సాందృగ ప్రజాపతి పరమేష్ఠీ ప్రజాపతి ప్రజాపతి పరమేష్ఠీ విరాజా విరాజయతి వీరాజా స్తోమాశ్చందాగుంసి ఛందాగుంసి నివిద నివిదో మే నివిద ఇది నివిద మాహో ఆహురేతస్మై ఏతస్మై రాష్ట్రం రాష్ట్రమభి అభిసం సన్నమామ నమామేతి నమామ అభ్యావర్తధ్వముప అభ్యావర్తధ్వమిత్యభి ఆవర్తధ్వం ఉపమా మా ఏత ఇత సాకం సాకమయం అయగం శాస్త శాస్తాధిపతి అధిపతిర్వ అధిపతిరిధిపతి ఓ అస్సో అస్తిత్యస్తో అస్ విజ్ఞానం విజ్ఞానమను విజ్ఞానమితి విజ్ఞానం అనుసం సగం రభధ్వం రభధ్వమిమం ఇమం పశ్చాద్ పశ్చాదను అనుజీవాథ జీవాథ సర్వే సర్వైతి సర్వే రాష్ట్రభృత ఏతా రాష్ట్రభృత ఇది రాష్ట్రభృత ఏతా ఉప ఉపదధాతి దాత్యేషా ఏషా వై వా అగ్నే అగ్నేశ్చితి చితి రాష్ట్రభృత్ రాష్ట్రభృత్తయా రాష్ట్రభృతి రాష్ట్రభృత్ తయైవ ఏవాస్మిన్ అస్మిన్ రాష్ట్రం రాష్ట్రం దధాతి దధాతి రాష్ట్రం రాష్ట్రమేవ ఏవ భవతి భవతి నాస్మాద్ అస్మాద్రాష్ట్రం రాష్ట్రం భృగుంశత భృగుంశత ఇది భృగుంశత యథా వై వై పుత్ర పుత్రో జాత జాతో మ్రియతే మ్రియత ఏవం ఏవం వై వా ఏష ఏషం మ్రియతే మ్రియతే యస్య యస్యాగ్ని అగ్నిరుక్ష ఉక్ష ఉద్వాయతి ఉద్వాయతి యత్ ఉద్వాయతీద్వాయతి యన్నిర్మంథ్యం నిర్మంథ్యం కుర్యాద్ నిర్మంథ్యమితి నిమంథ్యం కుర్యాద్వి విచ్ఛిన్యాద్ ఛిన్యాద్భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మై అస్మై జనయేత్ జనయేత్ సహ సేవ ఏవ పునః పునః పరీధ్య పరీధ్యస్వాద్ పరీధ్యైతి పరీధ్య స్వాదేవ ఏవైనం ఏనం యోనే యోనేర్జనయతి జనయతి నాస్మై అస్మై భ్రాతృవ్యం భ్రాతృవ్యం జనయతి జనయతి తమ తమో వై వా ఏతం ఏతం గృహ్ణాతి గృహ్ణాతి యస్య యస్యాగ్ని అగ్నిరుక్ష ముఖ్య ఉద్వాయతి ఉద్వాయతి మృత్యు ఉద్వాయతేవాయతి మృత్యుస్తమ తమః కృష్ణం కృష్ణం వాస వాస కృష్ణ కృష్ణాధేను ధేనుర్దక్షిణ దక్షిణా తమసా తమసైవ ఏవతమ తమో మృత్యుం మృత్యుమప అపహతే అదే హిరణ్యం హిరణ్యం దాది దాది జ్యోతి జ్యోతిర్వై వై హిరణ్యం హిరణ్యం జ్యోతిష జ్యోతిషైవ ఏవతమ తమోప అపహతే హతేథో అథో తేజ అథో ఇద్యథో తేజో వై వై హిరణ్యం హిరణ్యం తేజ తేజ ఏవ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే సువ సువర్ణ నఘర్మ ఘర్మ స్వాహ స్వాహ సువ సువర్ణ నార్క అర్కస్వాహ స్వాహ సువ సువర్ణ న శుక్ర శుక్రస్వాహ స్వాహ సువ సువర్ణ న జ్యోతి జ్యోతిస్వాహ స్వాహ సువ సువర్ణ న సూర్య సూర్యస్వాహ స్వాహార్క అర్కో వై వా ఏష యదగ్ని అగ్నిరసౌ అసావాదిత్య ఆదిత్యో అశ్వమేధ అశ్వమేధో యత్ అశ్వమేధైత్యశ్వమేధ యదేతా ఏతా ఆహుతీ ఆహుతిర్జుహోతి ఆహుతిరిత్యాహుతి జుహోత్యర్కాశ్వమేధయో అర్కాశ్వమేధయోరేవ అర్కాశ్వమేధయోరిత్యర్క అశ్వమేధయో ఏవ జ్యోతిగుంషి జ్యోతిగుంషి సమ్ సందధాతి దాద్యేష హతు త్వయి వా అర్కాశ్వమేధీ అర్కాశ్వమేధీ యస్య అర్కాశ్వమేధీత్యర్క అశ్వమేధీ యస్యైతత్ ఏతదగ్నౌ అగ్నౌ క్రియతే క్రియత ఆపః ఆపో వై వా ఇదం ఇదమగ్రే అగ్రే సలిలం సలిలమాసీత్ ఆసీత్ సహ స ఏతాం ఏతాం ప్రజాపతిః ప్రజాపతిః ప్రథమాం ప్రజాపతిః ప్రజాపతిః ప్రథమాం చితిమ్ చితిమపశ్యత్ అపశ్యత్తాం తాముప ఉపాధత్త అధత్త తదియం ఇయమభవత్ అభవత్తం తమ్ విశ్వకర్మ విశ్వకర్మాబ్రవీద్ విశ్వకర్మేది విశ్వకర్మ అబ్రవీదుప ఉప త్వా ఆయాని అయానీతి ఇతి నేహ ఇహ లోక లోకోస్తి అస్తీతి ఇత్యబ్రవీద్ అబ్రవీత్ సహ స ఏతాం ఏతాం ద్వితీయాం ద్వితీయాం చితిమ్ చితిమపశ్యత్ అపశ్యత్తాం తాముప ఉపాధత్త అధత్త తదంతరిక్షం అంతరిక్షమభవత్ అభవత్స స యజ్ఞ యజ్ఞ ప్రజాపతి ప్రజాపతిమబ్రవీద్ ప్రజాపతిమిది ప్రజాపతి అబ్రవీదుప ఉపత్వా త్వా ఆయామి అయామీతి నేహ ఇహ లోక లోకో అస్తి అస్తీతి ఇత్యబ్రవీద్ అబ్రవీత్స స విశ్వకర్మాణం విశ్వకర్మాణమబ్రవీద్ విశ్వకర్మాణమిది విశ్వకర్మాణం అబ్రవీదుప ఉపత్వా త్వా ఆయామి అయామీతి కేన కేన మా మోపయిష్యసి ఉపయిష్యసీతి ఉపయిష్యసీత్యుపాదయిష్యసి ఇది విశ్యాభిరి ఇత్యబ్రవీద్ అబ్రవీత్తం తమ్ నిశ్యాభిః విశ్యాభిరుపైద్ ఉపయుక్తాః ఉపైదిత్యుపాదయిత్ తా ఉప ఉపాధత్త రసద్దతాః తాదిశ దిశోభవన్ అభవన్ సహ స పరమేష్ఠీ పరమేష్ఠీ ప్రజాపతి ప్రజాపతిమబ్రవీద్ ప్రజాపతిమిది ప్రజాపతి అబ్రవీదుప ఉపత్వా త్వా ఆయామి అయామీతి నేహ ఇహ లోక లోకోస్తి అస్తీతి ఇత్యబ్రవీద్ అబ్రవీత్స స విశ్వకర్మాణం విశ్వకర్మాణం చ విశ్వకర్మాణమిది విశ్వకర్మాణం చ యజ్ఞం యజ్ఞం చాబ్రవీద్ అబ్రవీదుప ఉపవాం వామా ఆయామి అయామీతి నేహ ఇహ లోక లోకోవస్తి అస్తీతి ఇత్యబ్రూతాం అబ్రూతాగుంస స ఏతాం ఏతాం తృతీయాం తృతీయాం చితిం చితిమపశ్యత్ అపశ్యత్తాం తాముప ఉపాధత్త అధత్తదత్ తదసౌ అసావభవత్ అభవత్స స ఆదిత్యః ఆదిత్య ప్రజాపతి ప్రజాపతిమబ్రవీద్ ప్రజాపతిమిది ప్రజాపతి అబ్రవీదుప ఉపత్వా త్వా ఆయామి అయామీతి నేహ ఇహ లోక లోకోవస్తి అస్తీతి ఇత్యబ్రవీద్ అబ్రవీత్స స విశ్వకర్మాణం విశ్వకర్మాణం చ విశ్వకర్మాణమిది విశ్వకర్మాణం యజ్ఞం యజ్ఞం చాబ్రవీద్ అబ్రవీదుప ఉపవాం వామా ఆయామి అయామీతి నేహ ఇహ లోక లోకోస్తి అస్తీతి ఇత్యబ్రూతాం అబ్రూతాగుంస స పరమేశ్వరం పరమేశ్వరమబ్రవీద్ అబ్రవీదుప ఉపత్వా త్వా ఆయామి అయామీతి కేన కేన మా మోపయిష్యసి ఉపయిష్యసీతి ఉపయిష్యసీత్యుపాయిష్యసి ఇది లోకం ప్రణయా లోకం ప్రణయేతి లోకం ప్రణయేతి లోకం ప్రణయా ఇత్యబ్రవీద్ అబ్రవీత్తం తల్లోకం ప్రణయా లోకం ప్రణయోపయీత్ లోకం ప్రణయేతి లోకం ప్రణయా ఉపైతస్మాత్ ఉపైదిత్యుపాయిత్ తస్మాదయాతయామ్ని అయాతయామ్ని లోకం ప్రణా అయాతయామ్నీత్యయాతయామ్ని లోకం ప్రణాయాతయామా లోకం ప్రణేతి లోకం ప్రణా అయాతయామాహి అయాతయామేత్యయాతయామా హ్యసౌ అసావాదిత్యః ఆదిత్యస్తాన్ తాదృషయ ఋషయోబ్రువన్ అబ్రువన్నుప ఉపవః వా ఆయామ అయామేతి కేన కేన నః న ఉపైష్యథ ఉపైష్యథేతి ఉపైష్యథేత్యుప ఐష్యథ ఇది భూమ్నా భూమ్నేతి ఇత్యబ్రువన్ అబ్రువంతాన్ తాన్ ద్వాభ్యాం ద్వాభ్యాం జిదీభ్యాం జిదీభ్యాముపాయన్ చిదీభ్యామిది జిదీభ్యాం ఉపాయన్ సహ ఉపాయన్నిత్యుపాయన్ స పంచజిదీక పంచజిదీకస్థం పంచజిదీక పంచాజిదీక సమలభ్యత అలభ్యతయ యేవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిం చినుదే చినుదే భూయాన్ భూయానేవ ఏవ భవతి భవత్యభి అభీమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ చేతి చేతి విదుః విదురేనం ఏనం దేవాః దేవా అథో అథో ఏతాసాం అథో ఇత్యథో ఏతాసామేవ ఏవ దేవతానాం దేవతానాగం సాయుజ్యం సాయుజ్యం గచ్చతి గచ్చతీతి గచ్చతి వయో వై వా అగ్నిః అగ్నిర్యత్ యదగ్నిచిత్ అగ్నిచిత్ పక్షిణ అగ్నిచిదిత్యగ్నిచిత్ పక్షిణో అశ్నీయాత్ అశ్నీయాత్ తమ్ తమేవ ఏవాగ్నిమ్ అగ్నిమద్యాత్ అద్యాలార్తిమ్ ఆర్తిమా ఆర్చేత్ గచ్చేత్ సంవత్సరం సంవత్సరం వ్రతం సంవత్సరమితి సంవత్సరం వ్రతం చరేత్ చరేత్ సంవత్సరం సంవత్సరం హి సంవత్సరమితి సంవత్సరం హి వ్రతం వ్రతం నాతి అతి పశు పశుర్వై వా ఏషయత్ ఇదగ్ని అగ్నిర్హినస్తి హినస్తి ఖలు ఖలు వై వైతం తమ్ పశు పశుర్యేనం ఏనం పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంచం ప్రత్యంచముపచరతి ఉపచరతి తస్మాత్ ఉపచరతీత్యుపచరతి తస్మాత్ పశ్చాత్ పశ్చాత్ ప్రాన్ ప్రాముపచర్య ఉపచర్య ఆత్మన ఉపచర్యుపాచర్య ఆత్మనోహిగుంసాయి అహిగుంసాయి తేజ తేజోసి అసి తేజ తేజో మేచ్చ యచ్చ పృథివీం పృథివీం గచ్చ యచ్చ పృథివ్యై పృథివ్యై మా పాహి పాహి జ్యోతి జ్యోతిరసి అసి జ్యోతి జ్యోతిర్మే మే యచ్చ యచ్చాంతరిక్షం అంతరిక్షం యచ్చ యచ్చాంతరిక్షాత్ అంతరిక్షాన్మా మా పాహి పాహి సువః సువరసి అసి సువః స్వర్మే మే యచ్చ యచ్చ దివం దివం యచ్చ యచ్చ దివః దివో మా పాహి పాహీరి ఇత్యాహ ఆహితాభిః ఏతాభిర్వై వా ఇమే ఇమే లోకాః లోకా విధృతాః విధృతాయత్ విధృతాయతి విధృతాః యదేతాః ఏతా ఉపదధాతి ఉపదధాత్యేషాం ఉపదధాతీత్యుపదధాతి ఏషాం లోకానాం లోకానాం విధృత్యై విధృత్యై స్వయమాతృణ్ణాః విధృత్యా ఇది విధృత్యైః స్వయమాతృణ్ణా ఉపధాయ స్వయమాతృణ్ణా ఇది స్వయం మాతృణ్ణాః ఉపధాయ హిరణ్యేష్టకాః ఉపధాయేత్యుపాధాయ హిరణ్యేష్టకా ఉప హిరణ్యేష్టకాది హిరణ్యాష్టకాః ఉపదధాతి దాతి ఇమే ఇమే వై వై లోకాః లోకాః స్వయమాతృణ్ణాః స్వయమాతృణ్ణా జ్యోతిః స్వయమాతృణ్ణా ఇది స్వయం మాతృణ్ణాః జ్యోతిర్హిరణ్యం హిరణ్యం యత్ యత్స్వయమాతృణ్ణాః స్వయమాతృణ్ణా ఉపధాయ స్వయమాతృణ్ణా ఇది స్వయం మాతృణ్ణాః ఉపధాయ హిరణ్యేష్టకాః ఉపధాయేత్యుపాధాయ హిరణ్యేష్టకా ఉపదధాతి హిరణ్యేష్టకాది హిరణ్యాష్టకాః ఉపదధాతి ఇమాన్ ఉపదధాతీత్యుపదధాతి ఇమానేవ ఏవైతాభిః ఏతాభిర్లోకాన్ లోకాన్ జ్యోతిష్మదః జ్యోతిష్మదః కురుతే కురుతేథో అథో ఏతాభిః అథో ఇత్యథో ఏతాభిరేవ ఏవాస్మై అస్మానిమే మే లోకాః లోకాః ప్రభాంది భాంతియాః యాస్తే తే అగ్నే అగ్నే సూర్యే సూర్యే వృత వృష ఉద్యత ఉద్యతో దివం ఉద్యత ఇద్యుత ఇవమాతృంబంది ఆతృంబంది రశ్మిభిః ఆతృంబందేత్యాతృంబంది రశ్మిభిరితి రశ్మిభిః తాభిః సర్వాభిః సర్వాభిః వృషే వృషే జనాయ జనాయనః అస్కృధి కృధీతి కృధి యావః ఓ దేవాః దేవాః సూర్యే సూర్యే వృష వృషో గోషు గోష్వశ్వేషు అశ్వేషు యాః యాచః రుచైరుచః ఇంద్రాగ్నీతాభిః ఇంద్రాగ్నీతీంద్రాగ్నిః తాభిః సర్వాభిః సర్వాభిరుచం రుచన్నః నోధత్త ధత్త బృహస్పతే బృహస్పత ఇది బృహస్పతే రుచన్నః నోధేహి తేహి బ్రాహ్మణేషు బ్రాహ్మణేషు రుచం రుచకం రాజసు రాజసునః రాజస్వితి రాజాసు నస్కృధి కృధీతి కృధి రుచం విశ్వేషు విశ్వేషు శూద్రేషు శూద్రేషు మణి మణి ధేహి ధేహి రుచా రుచారుచం రుచమితి రుచం వేధా వై వా అగ్ని అగ్ని జిజ్ఞానస్య జిజ్ఞానస్యేష యష ఇంద్రియం ఇంద్రియం గచ్చతి గచ్చత్యగ్ని అగ్ని వాచితం చితమీజానం ఈజానం వాయత్ యదేతాః ఏతా ఆహుతీః ఆహుతిర్జుహోతి ఆహుతిరిత్యాహుతిః విహోత్యాత్మన్ ఆత్మన్నేవ ఏష యష ఇంద్రియం ఇంద్రియం ధత్తే ధత్త ఈశ్వరః ఈశ్వరో వై వా ఏష ఆర్తిం ఆర్తిమార్తోః ఆర్తోర్యః ఆర్తోరిద్యార్తోః యోగ్నిం అగ్నిం చిన్వన్ చిన్వన్నధిక్రామతి అధిక్రామతి అధిక్రామతీత్యధిక్రామతి తత్వా రాజామి రామి బ్రహ్మణా బ్రహ్మణా వందమానః వందమాన ఇది వారుణ్యా వారుణ్యర్చ రజాజుహుయాద్ జుహుయాచ్ఛాంతిః శాంతిరేవ ఏవైషా ఏషాగ్నేః అగ్నేర్వృత్తిః వృత్తిరాత్మనః ఆత్మనో హవిష్కృతః హవిష్కృతో వై హవిష్కృత ఇది హవిః కృతః వా ఏషః ఏషయః యోగ్నిం అగ్నిం చినుతే చినుతే యథా యథా వై వై హవిః హవిస్కందతి స్కందత్యేవం ఏవం వై వా ఏషః ఏష స్కందతి స్కందతిరః యోగ్నిం అగ్నిం చిత్వా చిత్వా స్త్రియం స్త్రియముపైతి ఉపైతి మైత్రావరుణ్యా ఉపైతీత్యుపాయేతి మైత్రావరుణ్యా వీక్షయా మైత్రావరుణ్యేతి మైత్రావరుణ్యా ఆవిక్షయా యజేత యజేత మైత్రావరుణతాం మైత్రావరుణతామేవ మైత్రావరుణతామితి మైత్రావరుణతాం ఏవోప ఉపైతి ఏత్యాత్మనః ఆత్మనోస్కందాయ అస్కందాయిరః యో వై వా అగ్నిం అగ్నిమృతస్థాం ఋతుస్థాం వేద ఋతుస్థామిత్యుతుస్థాం వేదర్తురుతు ఋతురుతురస్మై ఋతురుతురిద్యతో ఋతు సై కల్పమానః కల్పమానయేతి ఏది ప్రతి ప్రత్యేవ ఏ తిష్టతి తిష్టతి సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా అగ్ని అగ్నిర్వతస్థా ఋతస్థాస్తస్థాస్థా వసంత వసంత శిర శిరో గ్రీష్మ గ్రీష్మో దక్షిణ దక్షిణ పక్ష పక్షో పురుషా పరుషా పుచ్చం పుచ్చకం శరద్ శరదుత్తర ఉత్తర పక్ష ఉత్తర ఇద్యుదర పక్షో హేమంత హేమంతో మధ్యం మధ్యం పూర్వపక్షా పూర్వపక్షాశ్చుతయ పూర్వపక్షాది పూర్వపక్షా ఇతరపరపక్షా అపరపక్షా పురీషం అపరపక్షా ఇతరపరపక్షా పురీషమహోరాత్రణి అహోరాత్రణి ఇష్టకా అహోరాత్రణి రాత్రణి ఇష్టకా ఏష ఏష వై వా అగ్ని అగ్నిర్వృతస్థా ఋతస్థాయ ఋతస్థాయిస్థా ఏం ఏం వేద వేదర్తుర్ృతు ఋతుర్ృతురస్మై ఋతుర్ృతుస్మై కల్పమాన కల్పమాన ఏతి ఏతి ప్రతి ప్రత్యేవ ఏతిష్టతి తిష్టతి ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతి వా ఏతమ్ ఏదం జ్యేష్యకామ జ్యేష్యకామోని జ్యేష్యకామ ఇది జ్యేష్యకామ యధత్త అధత్త అతో వై వై సహ సజ్జ్యేష్ఠ్యం జ్యేష్ఠ్యమగచ్చత్ అగచ్చద్యం ఏం విద్వాన్ విద్వానగ్ని అగ్నిం చినుదే చినుదే జ్యేష్ఠ్యం జ్యేష్ఠ్యమే ఏ గచ్చతి గచ్చతీతి గచ్చతి ఇదాకూతాత్ ఆకూతాత్ సమసస్రోద్ ఆకూతాదిత్యాకూతాత్ సమసస్రోద్ధృద సమసస్రోదితి సమసస్రోద్ హృదో వా మనస మనసో వా సంభృతం సంభృతం చక్షుష సంభృతమితి సంభృతం చక్షుషో వా వేటి వా కమను అను ప్రేహి హి సుకృతస్య సుకృతస్య లోకం సుకృతస్యేతి సోకృతస్య లోకం యత్ర యత్ర ఋషయ ఋషయ ప్రథమజా ప్రథమజాయే ప్రథమజా ఇది ప్రథమజా ఏ పురాణా పురాణా ఇది పురాణా ఏతకం సతస్థ సతస్థ పరి సతస్థేతి సతస్థ పరి తే దామి దామియం యమావహాత్ ఆవహాత్ శేవధిం ఆవహాదిత్యావహాత్ శేవధిం జాతవేదా శేవధిమితి శేవాధిం జాతవేదా ఇది జాతవేదా అన్వాగంతా యజ్ఞపతి అన్వాగంతే ఆగంతా యజ్ఞపతిర్వ యజ్ఞపతిరితి యజ్ఞాపతి ఓ అత్ర అత్రం తగ్గస్మ స్మ గానీత గానీత పరమే పరమే వ్యోమన్ వ్యోమన్నితి ఓమన్ గానీతాదేనం ఏనం పరమే పరమే వ్యోమన్ వ్యోమన్ దేవాహ వ్యోమన్నితి ఓమన్ దేవా సతస్థా సతస్థా విద సతస్థా ఇది సదాస్థా విద రూపం రూపమస్ అస్య ఇదాగచ్చాత్ ఆగచ్చాత్ పతి ఆగచ్చాదిత్యాగచ్చాత్ పథిర్దేవజానై పథిభిరితి పథిభి దేవజానైరిష్టాభూర్తే దేవజానైరితి దేవాజానై ఇష్టాపూర్తే కృణదాత్ ఇష్టాపూర్తే ఇదిష్టాపూర్తే కృణదాదావి ఆవిరస్మై అస్మాదిత్యస్మై సంప్ర ప్రత్యబద్ధం శబద్ధమను అనుసం సంప్ర ప్రయాత యాతాగ్నే అగ్నే రథ అథో దేవజానాన్ దేవజానాన్ కృణధ్వం దేవజానాని దేవాజానాన్ కృణధ్వమిది కృణధ్వం అస్మిన్ సతస్థే సతస్థే అధి సతస్థే సతాస్థే అధ్యుత్తరస్మిన్ ఉత్తరస్మిన్ విశ్వే ఉత్తరస్మిన్ నిత్యుదరస్మిన్ విశ్వే దేవా దేవాయజమాన యజమానశ్చ సీదత సీదతేతి సీదత ప్రస్తరేణ పరిధినా ప్రస్తరేణేతి ప్రాస్తరేణ పరిధినా సృజా పరిధినేతి పరిధినా సృజా వేద్యా వేద్యా బరిహిషా బరిహిషేతి బరిహిషా విజేయం ఇమం యజ్ఞం యజ్ఞం నః నోవః వః సువః సువర్దేవేషు దేవేషు గంతవే గంతవ ఇది గంతవే యదిష్టం ఇష్టం యత్ యత్పరాదానం పరాదానం యత్ పరాదానమితి పరాదానం యద్దత్తం దత్తం యా చ దక్షిణ దక్షిణేతి దక్షిణ తదగ్నిః అగ్నిర్వైశ్వకర్మణః వైశ్వకర్మణః స్వః వైశ్వకర్మణ ఇది వైశ్వకర్మణః సువర్దేవేషు దేవేషు నః నో దధత్ దధతీతి దధత్ ఏనా సహస్రం సహస్రం వహసి వహసి ఏన ఏనాగ్నే అగ్నే సర్వవేదసం సర్వవేదసమితి సర్వావేదసం తేనేమం ఇమం యజ్ఞం యజ్ఞం నః నోమః వహసువః సువర్దేవేషు దేవేషు గంతవే గంతవ ఇది గంతవే ఏనాగ్నే అగ్నే దక్షిణాః దక్షిణాయుక్తాః యుక్తా యజ్ఞం యజ్ఞం వహంతి వహంత్యత్రిజః వద్విదవిత్రిజః తేనేమం ఇమం యజ్ఞం యజ్ఞం నః నోమః మహసువః సువర్దేవేషు దేవేషు గంతవే గంతవ ఇతి గంతవే ఏనాగ్నే అగ్నే సుకృతః సుకృతః పథా సుకృత ఇతి సుకృతః పథా మధోః మధోర్ధారాః ధారావ్యానశు వ్యానశురితి వి ఆనశు తేనేమం ఇమం యజ్ఞం యజ్ఞం నః నోమః మహసువః సువర్దేవేషు దేవేషు గంతవే గంతవ ఇతి గంతవే యత్రధారాః ధారా అనపేతాః అనపేతామధోః అనపేతాగ్నిరపాయితాః మధోర్ఘృతస్య ఘృతస్య చ శయాః గాయిర్యాః తదగ్నిః అగ్నిర్వైశ్వకర్మణః వైశ్వకర్మణః సువః వైశ్వకర్మణ ఇతి వైశ్వకర్మణః సువర్దేవేషు దేవేషు నః నో దధత్ దధతిది దధత్ యాస్తే తే అగ్నే అగ్నే సమిధః సమిధో యాని సమిధ ఇతి సంవిధః యాని ధామ ధామయా యా జిహ్వా జిహ్వా జాతవేదః జాతవేదోయ జాతవేద ఇతి జాతవేదః యో అర్చిః అర్చిరిత్యర్చిః ఏతే తే అగ్నే అగ్నే మేడయః మేడయో యే య ఇందవః ఇందవస్తేభిః తేభిరాత్మానం ఆత్మానం చిమిహి చిమిహి ప్రజానన్ ప్రజానన్నితి ప్రజానన్ ఉత్సన్నయజ్ఞో వై ఉత్సన్నయజ్ఞమిత్యుత్సన్నయజ్ఞః వా ఏష యదగ్నిః అగ్నిః కిం వాహ అహైతస్య ఏతస్య క్రియతే క్రియతే కిం వాన నయత్ యద్వై వా అధ్వర్యో అధ్వర్యురగ్నేః అగ్నేశ్చిన్వన్ చిన్వన్నంతరేది అంతరేత్యాత్మనః అంతరేతీత్యంతేతి ఆత్మనో వై వై తదంత అంతరేతి ఏతి యాస్తే తే అగ్నే అగ్నే సమిధ సమిధో యాని సమిధైతి సంయుధ యాని ధామ ధామేతి ఇత్యాహ ఆహేషా ఏషా వై వా అగ్నే అగ్నే స్వయం చితి స్వయం చితిరగ్ని స్వయం చితిరితి స్వయం చితి అగ్నిరేవ ఏ తదగ్ని అగ్ని చినోతి చినోతి నాధ్వర్యో అధ్వర్యురాత్మన ఆత్మనోంత అంతరేతి ఏతి చతస్ర చతస్ర ఆశాహ ఆశాః ప్రచరంతు చరంతగ్నయ అగ్నయ ఇమం ఇమన్నః నో యజ్ఞం యజ్ఞం నయదు నయదు ప్రజానన్ ప్రజానన్నితి ప్రజానన్ ఘృతం పిన్వన్ పిన్వన్నజరం అజరగం సువీరం సువీరం బ్రహ్మ సువీరమితి సువీరం బ్రహ్మ సమిత్ సమిద్భవతి సమితి సంవిత్ భవత్యాహుతీనాం ఆహుతీనామిత్యాహుతీనాం స్వర్గాయ వై స్వర్గాయేతి సువహాగాయ వా ఏష లోకాయ లోకాయోప ఉపధీయతే ధీయతే యత్ యత్కూర్మ కూర్మశ్చతస్ర చతస్ర ఆశాః ఆశాః ప్రచరంతు చరంతగ్నయ అగ్నయైతి ఇత్యాహ ఆహ దిశః దిశ ఏవ ఏవైతేన ఏతేన ప్రజానాతి జానాతీమం ఇమన్నః నో యజ్ఞం యజ్ఞం నయదు నయదు ప్రజానన్ ప్రజానన్నితి ప్రజానన్నితి ప్రజానన్ ఇత్యాహ ఆహ సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్యాభినీత్యై అభినీత్యై బ్రహ్మ అభినీత్యాభినీత్యై బ్రహ్మ సమిత్ సమిద్భవతి సమితి సంవిత్ భవత్యాహుతీనాం ఆహుతీనామితి ఆహుతీనామిత్యాహుతీనాం ఇత్యాహ ఆహ బ్రహ్మణా బ్రహ్మణా వై వై దేవాః దేవాః సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమాయన్ ఆయనయత్ యద్బ్రహ్మణ్వత్యా బ్రహ్మణ్వత్యోపదధాతి బ్రహ్మణ్వత్యేది బ్రహ్మణ్వత్యా ఉపదధాతి బ్రహ్మణ ఉపదధాతీత్యుపదధాతి బ్రహ్మణైవ ఏవ తత్ తద్యజమానః యజమానః సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమేతి ఏది ప్రజాపతిః ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతిః వా ఏషః ఏష యత్ యదగ్నిః అగ్నిస్తస్య తస్య ప్రజాః ప్రజాః పశవః ప్రజా ఇతి ప్రజాః పశవశ్చందాగుంసి ఛందాగుంసి రూపం రూపకం సర్వాన్ సర్వాన్ వర్ణాన్ వర్ణానిష్టకానాం ఇష్టకానాం కుర్యాత్ కుర్యాద్రూపేణ రూపేణైవ ఏవ ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామితి ప్రజాం పశూన్ ఛందాగుంసి ఛందాగస్య వ అవరుంధే రుంధేథో అథో ప్రజాభ్య అథో ఇత్యథో ప్రజాభ్యేవ ప్రజాభ్యేది ప్రజాభ్య ఏవైనం ఏనం పశుభ్య పశుభ్యశ్చందోభ్య పశుభ్యేది పశుభ్య ఛందోభ్యోవరుధ్య ఛందోభ్యేది ఛందాభ్య అవరుధ్య జనుదే అవరుధ్యేద్యవరుధ్య చినుత ఇది జనుదే మయి గృహామి గృహామ్యగ్రే అగ్రే అగ్ని అగ్నిగం రాయ రాయస్పోషాయ పోషాయ సుప్రజాస్వాయ సుప్రజాస్వాయ సువీర్యాయ సుప్రజాస్వాయేతి సుప్రజాహత్వాయ సువీర్యాయేతి సువీర్యాయ మయి ప్రజాం ప్రజాం మయి ప్రజామిది ప్రజాం మయి వర్చ వర్చో దుధామి ధామ్యరిష్టా అరిష్టా శ్యామ శ్యామ తనువా తనువా సువీరా ఆహ సువీరా ఇది సువీరా ఆహ యోన నో అగ్ని అగ్ని పితర పితరో హృత్సు హృత్స్వంత హృత్సుది హృదోసు అంతరమర్త్య అమర్త్యోమర్త్యాన్ మర్త్యాత్మ ఆవివేశ ఆవివేశేత్యావివేశ తమాత్మన్ ఆత్మన్ పరి పరిగృహీమహే గృహీమహే వయమ్ వయమ్ మా సహ సో అస్మాన్ అస్మాకం అవహాయ అవహాయ పరా అవహాయేత్యవహాయ పరాగాద్ గాదిగాద్ యదధ్వర్యో అధ్వర్యురాత్మన్ ఆత్మన్నగ్నిమ్ అగ్నిమగృహీత్వాగ్నిమ్ అగ్నిం చినుయాద్ చినుయాద్యః యో అస్య స్వః సో అగ్ని అగ్నిస్థం తమపి అపి యజమానాయ యజమానాయ చినుయాద్ చినుయాదగ్నిమ్ అగ్నిం ఖలు ఖలు వై వై పశవః పశవోను అనూప ఉపతిష్టందే తిష్టందే వక్రాముకాః అపక్రాముకా అస్మాద్ అపక్రాముకా ఇత్యపక్రాముకాః అస్మాత్ పశవః పశవస్యో స్యుర్మయి మయి గృహామి గృహామ్యగ్రే అగ్రే అగ్నిమ్ అగ్నిమిది ఇద్యాహ ఆహాత్మన్ ఆత్మన్నేవ ఏవ స్వం స్వమగ్నిమ్ అగ్నిమ్ దాధార దాధారణ నాస్మాత్ అస్మాత్ పశవః పశవోప అపక్రామందే క్రామంది బ్రహ్మవాదినః బ్రహ్మవాదినా వదందే బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి యద్ యన్మృద్ మృచ్చ చాపః ఆపశ్చ చాగ్నేః అగ్నేరనాద్యం అనాద్యమథ అథ కస్మాత్ కస్మాన్ మృదా మృదా చాద్భిః అద్భిశ్చ అద్భిరిత్యదర్భిః చాగ్నిః అగ్నిశ్చీయతే చీయత ఇది యత్ యదద్భిః అద్భిః సంయోతి అద్భిరిత్యదర్భిః సంయోత్యాపః సంయోతీతి సంయోతి ఆపో వై వై సర్వాః సర్వా దేవతాః దేవతా దేవతాభిః దేవతాభిరేవ ఏవైనం ఏనగుంసం సగుంసృజతి సృజతి యత్ యన్మృదా మృదా చినోతి చినోతీయం ఇయం వై వాగ్నిః అగ్నిర్వైశ్వానరః వైశ్వానరో అగ్నినా అగ్నినైవ ఏవ తదగ్నిమ్ అగ్నిం చినోతి చినోతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి యత్ యన్మృదా మృదా చాద్భిః అద్భిశ్చ అద్భిరిత్యదర్భిః చాగ్నిః అగ్నిశ్చీయతే చీయతేథ అథ కస్మాత్ తస్మాదగ్నిః అగ్నిరుచ్యతే ఉచ్యత ఇది యత్ యచ్ఛందోభిః ఛందోభిశ్చినోతి ఛందోభిరితి ఛందాభిః చినోత్యగ్నయః అగ్నయో వై వై ఛందాకంసి ఛందాకంసి తస్మాత్ తస్మాదగ్నిః అగ్నిరుచ్యతే ఉచ్యతే అథో ఇయమ్ అథో ఇత్యథో ఇయమ్ వై వా అగ్నిః అగ్నిర్వైశ్వానరః ఐశ్వానరో యత్ యన్మృదా మృదా చినోతి చినోతి తస్మాత్ తస్మాదగ్నిః అగ్నిరుచ్యతే ఉచ్యతే హిరణ్యేష్టకాః హిరణ్యేష్టకా ఉప హిరణ్యేష్టకా ఇది హిరణ్యేష్టకాః ఉప దధాతి దధాతి ద్యోతిః ద్యోతిర్వై వై హిరణ్యం హిరణ్యం జ్యోతిః జ్యోతిరేవ ఏవాస్మిన్ అస్మిన్ దధాతి దధాత్యథో అథో తేజః అథో ఇత్యథో తేజో వై వై హిరణ్యం హిరణ్యం తేజ తేజ ఏవ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధర్తేజ యో వై వా అగ్నిమ్ అగ్నికం సర్వతోముఖం సర్వతోముఖం చినుతే సర్వతోముఖమిది సర్వతః ముఖం చినుతే సర్వాసు సర్వాసు ప్రజాసు ప్రజాస్వన్నం ప్రజాస్విది ప్రజాసు అన్నమద్ది అత్తి సర్వాహ సర్వా దిశః దిశోభి అభిజేతి ఏది గాయత్రీం గాయత్రీం పురస్తాద్ పురస్తాదుప ఉపదధాది దాది త్రిష్టుభం త్రిష్టుభం దక్షిణతః దక్షిణతో జగతీం జగతీం పశ్చాద్ పశ్చాదనుష్టుభం అనుష్టుభముత్తరతః అనుష్టుభమిత్యనోష్టుభం ఉత్తరతః పంక్తిం ఉత్తరతరతః పంక్తిం మధ్యే మధ్య ఏష వై వా అగ్నిః అగ్నిః సర్వతోముఖః సర్వతోముఖస్థం సర్వతోముఖ ఇది సర్వతః ముఖః తయ్యః ఏవం ఏవం విద్వాన్ విద్వాదిశ్చినుతే చినుతే సర్వాసు సర్వాసు ప్రజాసు ప్రజాస్వన్నం ప్రజాస్విది ప్రజాసు అన్నమత్తి అతి సర్వాహ సర్వా దిశః దిశోభి అభిజేతి జయత్యథో అథో దిశి అథో ఇత్యథో దిశ్యేవ ఏవ దిశం దిశం ప్రవయతి వైతి తస్మాద్ తస్మాద్దిశి దిశి దిగ దిక్ప్రోతాః క్రోతే దిక్ప్రాహుతాః ప్రజాపతిరగ్నిం ప్రజాపతిరది ప్రజాపతిః అగ్నిమసృజత అసృజతసా సో అస్మాద్ అస్మాత్ సృష్టః సృష్టః ప్రాద్రవత్ అద్రవత్తస్మై తస్మా అశ్వం అశ్వం ప్రతి ప్రత్యాస్యత్ ఆస్యత్ సః సదక్షిణా దక్షిణావర్తత ఆవర్తత అవర్తత తస్మై తస్మై వృష్ణిం వృష్ణిం ప్రతి ప్రత్యాస్యత్ ఆస్యత్ సః స ప్రత్యంగ ప్రత్యంగా ఆవర్తత అవర్తత తస్మై తస్మా ఋషభం ఋషభం ప్రతి ప్రత్యాస్యత్ ఆస్యత్ సః స ఉదంగ ఉదంగా ఆవర్తత అవర్తత తస్మై తస్మై బస్తం బస్తం ప్రతి ప్రత్యాస్యత్ ఆస్యత్ సః స ఊర్ధ్వ ఊర్ధ్వో అద్రవత్ అద్రవత్ తస్మై తస్మై పురుషం పురుషం ప్రతి ప్రత్యాస్యత్ ఆస్యద్యత్ యత్పశుశీర్షాణి పశుశీర్షాణి ఉపదధాతి పశుశీర్షాణి పశుశీర్షాణి ఉపదధాతి సర్వదః ఉపదధాతీత్యుపదధాతి సర్వత ఏవ ఏవైనం ఏనమవరుధ్య అవరుధ్య చిమతే అవరుధ్యేత్యవరుధ్య చిమతలేతాః ఏతా వై వై ప్రాణభృత ప్రాణభృతశ్చక్షుష్మదీ ప్రాణభృతైతి ప్రాణభృత చక్షుష్మదీరిష్టకాః ఇష్టకాయత్ యత్పశుశీర్షాణి పశుశీర్షాణి యత్ పశుశీర్షాణీతి పశుశీర్షాణి యత్పశుశీర్షాణి పశుశీర్షాణ్యుపదధాతి పశుశీర్షాణీతి పశుశీర్షాణి ఉపదధాతి తాభి ఉపదధాతీత్యుపదధాతి తాభిరేవ ఏవ యజమానః యజమాన అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే ప్రాణి అనిత్యథో అథో తాభి అథో ఇత్యథో తాభిరేవ ఏవాస్మై అస్మా ఇమే ఇమే లోకాః లోకాః ప్రభాంతి భాంతి మృదా మృదాభిలిప్య అభిలిప్యోప అభిలిప్యేత్యభిలిప్య ఉపదధాతి అధాతి మేధ్యత్వాయ మేధ్యత్వాయ పశుః మేధ్యత్వాయేతి మేధ్యాత్రాయ పశుర్వై వా ఏష యదగ్నిః అగ్నిరన్నం అన్నం పశవః పశవ ఏష ఖలు ఖలు వై వా అగ్నిః అగ్నిర్యత్ యత్పశుశీర్షాణి పశుశీర్షాణి ఇయం పశుశీర్షాణీతి పశుశీర్షాణి ఇయం కామయేత కామయేత కనీయః కనీయోస్య అస్యాన్నం అన్నగ్గ స్యాత్ స్యాదితి సంతరాం సంతరాం తస్య సంతరామితి సంతరాం తస్య పశుశీర్షాణి పశుశీర్షాణ్యుప పశుశీర్షాణీతి పశుశీర్షాణి ఉపదధ్యాత్ దధ్యాత్ కనీయః కనీయ ఏవ ఏవాస్య అస్యాన్నం అన్నం భవతి భవతియం ఇయం కామయేత కామయేత సమావత్ సమావదస్య అస్యాన్నం అన్నగ్గ స్యాత్ స్యాదితి ఇది మధ్యతః మధ్యతస్తస్య తస్యోప ఉపదధ్యాత్ దధ్యాత్ సమావత్ సమావదేవ ఏవాస్య అస్యాన్నం అన్నం భవతి భవతియం ఇయం కామయేత కామయేత భూయః భూయో అస్య అస్యాన్నం అన్నగ్గ స్యాత్ స్యాదితి ఇత్యంతేషు అంతేషు తస్య తస్య విదూహ్య విదూహ్యోప విదూహ్యేది ఉదూహ్య ఉపదధ్యాత్ దధ్యాదంతతః అంతత ఏవ ఏవాస్మై అస్మా అన్నం అన్నమవ అవరుంధే రుంధే భూయః భూయో అస్య అస్యాన్నం అన్నం భవతి భవతీతి భవతి సేగాందగ్గుష్ట్రాభ్యాం నగ్గుష్ట్రాభ్యాం మండూకాలే మండూకాంజంభ్యేభి జంభ్యేభిరాదకాం రాదకాం ఖాదేన ఖాదేనోర్జం ఊర్జగం సగం సూదేన సగం సూదేనారణ్యం సగం సూదేనేతి సంసూదేన అరణ్యం జాంబీలేన జాంబీలేన మృతం మృతం భస్వేభి భస్వేభిశర్కరాభి శర్కరాభిరవకాం అవకామవకాభి అవకాభిశర్కరాం శర్కరాముత్సాదేన ఉత్సాదేన జిహ్వాం ఉత్సాదేనేత్యుదోసాదేన జిహ్వామవక్రందేన అవక్రందేన తాలుం అవక్రందేనేత్యవక్రందేన తాలుం సరస్వతీం సరస్వతీం జిహ్వాగ్రేణ జిహ్వాగ్రేణేతి జిహ్వా అగ్రేణ వాజగం హనోభ్యాం హనోభ్యామపః హనోభ్యామితి హనోభ్యాం అప ఆస్యేన ఆస్యేనాదిత్యాన్ ఆదిత్యాన్ శ్మశ్రుభిః శ్మశ్రుభిరుపయామం శ్మశ్రుభిరితి శ్మశ్రుభిః ఉపయామధరేణ ఉపయామమిత్యుపయామం అధరేణోష్ఠేన ఓష్ఠేన సత్ సదుత్తరేణ ఉత్తరేణాంతరేణ ఉత్తరేణేత్యుదోధరేణ అంతరేణానవకాశం అనవకాశం ప్రకాశేన అనవకాశమిత్యనవకాశం ప్రకాశేన బాహ్యం ప్రకాశేనేతి ప్రాకాశేన బాహ్యగ్స్తనయత్నం స్తనయత్నం నిర్బాధేన నిర్బాధేన సూర్యాగ్ని నిర్బాధేనేతి బాధేన సూర్యాగ్నిచక్షుర్భ్యాం సూర్యాగ్ని ఇది సూర్య అగ్ని చక్షుర్భ్యాం విద్యుదౌ చక్షుర్భ్యామిది చక్షుభ్యాం విద్యుదౌ కనానకాభ్యాం విద్యుదావిది విద్యుదౌ కనానకాభ్యామశనిం అశనిం మస్తిష్కేణ మస్తిష్కేణ బలం బలం మధ్యభిః మధ్యభిరితి మజ్జాభిః ఊర్మాఛభైః శభైరక్షలాభిః అక్షలాభిః కపింజలాన్ కపింజలాన్సాన సామపుష్ఠికాభిః పుష్ఠికాభిర్జవం జవం గంఘాభిః గంఘాభిరగదం అగదం జానుభ్యాం జానుభ్యాం వీర్యం జానుభ్యామితి జానోభ్యాం వీర్యం గుహాభ్యాం గుహాభ్యాం భయం భయం ప్రజాలాభ్యాం ప్రజాలాభ్యాం గృహా ప్రజాలాభ్యామిది ప్రాచాలాభ్యాం గృహోపవృక్షాభ్యాం ఉపవృక్షాభ్యాం అశ్వినౌ ఉపవృక్షాభ్యామిత్యుపవృక్షాభ్యాం అశ్వినావపుంసాభ్యాం నపుంసాభ్యామదితిం అదితిగం శీర్ష్ణ శీర్ష్ణానిరృతిం నిరృతిం నిర్జాల్మకేన నిరృతిమితి నిహేరుతిం నిర్జాల్మకేన శీర్ష్ణ నిర్జాల్మకేనేతి జాల్మకేన శీర్ష్ణేతి శీర్ష్ణ యోక్తం వృద్ధ్రాభిః వృద్ధ్రాభిర్యుగం యుగమానదేన ఆనదేన చిత్తం ఆనదేనేత్యానదేన చిత్తం మన్యాభిః మన్యాభిః సంక్రోషాన్ సంక్రోషాన్ ప్రాణైః సంక్రోషానితి సంక్రోషాన్ ప్రాణైః ప్రకాశేన ప్రాణేరి ప్రాణైః ప్రకాశేన త్వచం ప్రకాశేనేతి ప్రాకాశేన త్వచం పరాకాశేన పరాకాశేనాంతరాం పరాకాశేనేతి పరాకాశేన అంతరాం మశకాన్ మశకాన్ కేశైః కేశైరింద్రం ఇంద్రగస్వపసః స్వపసా వహేన స్వపసేతి సు అపసా అహేన బృహస్పతిం బృహస్పతికం శకుని సాదేన శకుని సాదేన రథం శకుని సాదేనేతి శకుని సాదేన రథముష్ణిహాభిః ఉష్ణిహాభిరిత్యుష్ణిహాభిః మిత్రావరుణౌ శ్రోణీభ్యాం మిత్రావరుణావితి మిత్రావరుణౌ శ్రోణీభ్యామింద్రాగ్నే శ్రోణీభ్యామితి శ్రోణీభ్యాం ఇంద్రాగ్నే శిఖండాభ్యాం ఇంద్రాగ్నేతి ఇంద్రాగ్నే శిఖండాభ్యామింద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి పూరుభ్యాం ఇంద్రా బృహస్పతి ఇదీంద్రా బృహస్పతి పూరుభ్యామింద్రా విష్ణో పూరుభ్యామిత్యోరోభ్యాం ఇంద్రా విష్ణో అష్టీవద్భ్యాం ఇంద్రా విష్ణో ఇదీంద్రా విష్ణో అష్టీవద్భ్యాగం సవితారం అష్టీవద్భ్యామిత్యష్టీవద్భ్యాం సవితారం వృక్షేణ వృక్షేణ గంధర్వాన్ గంధర్వాన్ ఛేపేన శేపేనాప్సరస అప్సరసో ముష్కాభ్యాం ముష్కాభ్యామవమానం అవమానం పాయునా పాయునా పవిత్రం పవిత్రం పోత్రాభ్యాం పోత్రాభ్యామాక్రమణం ఆక్రమణగ్స్థూరాభ్యాం ఆక్రమణమిద్యాక్రమణం స్థూరాభ్యాం ప్రతిక్రమణం ప్రతిక్రమణం గుష్ఠాభ్యాం ప్రతిక్రమణమిది ప్రతిక్రమణం పృష్టాభ్యామిది పృష్టాభ్యాం ఇంద్రస్య క్రోడః క్రోడోదితి రీతి పాదస్యం పాదస్యం దిశాం దిశాం జత్రవః జత్రవో జీమూతాన్ జీమూతాం హృదయోపశాభ్యాం హృదయోపశాభ్యామంతరిక్షం హృదయోపశాభ్యామిది హృదయ ఔపశాభ్యాం అంతరిక్షం పురితదా పురితదానభః నభవదర్యేణ దర్యేణేంద్రాణీ ఇంద్రాణీం క్లీన్హ క్లీన్హా వల్మీకాన్ వల్మీకాన్ క్రోమ్నా క్రోమ్నా గిరీన్ గిరీన్ పాశుభిః పాశుభిః సముద్రం పాశుభిరితి ప్రాశీభిః సముద్రముదరేణ ఉదరేణ వైశ్వానరం వైశ్వానరం భస్మన భస్మనేతి భస్మన ఓష్ణోవనిష్ఠ అనిష్ఠరంధాహే అంధాహే స్థూరగుదా అంధాహేరిత్యంధా అహే స్థూరగుదా సర్పాన్ స్థూరగుదేతి స్థూరగుదా సర్పాన్ గుదాభిః గుదాభిర్ృతోన్ ఋతోన్ వృష్టేభిః వృష్టేభిర్దివం వృష్టేభిరితి వృష్టేభిః ఇవం వృష్టేన వృష్టేన వసూనాం వసూనాం ప్రథమా ప్రథమా కీకసా కీకసా రుద్రాణాం రుద్రాణాం ద్వితీయా ద్వితీయాదిత్యానాం ఆదిత్యానాం తృతీయా తృతీయాంగిరసాం అంగిరసాంగచతుర్థీ చతుర్థీ సాధ్యానాం సాధ్యానాం పంచమీ పంచమీ విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాగం షష్ఠీ షష్ఠీతి షష్ఠీ ఓజోగ్రీవాభిః గ్రీవాభిర్నిరృతిం నిరృతిమస్తభిః నిరృతిమితి నిహేరుతిం అస్థభిరింద్రం అస్థభిరిత్యస్థాభిః ఇంద్రగ్స్వపసా స్వపసా వహేన స్వపసేతి సు అపసా వహేన రుద్రస్య రుద్రస్య విచరః విచరస్కంధః విచర ఇది వీచరః స్కంధోహోరాత్రయోః అహోరాత్రయోర్ద్వితీయః అహోరాత్రయోరిత్యహ రాత్రయోః ద్వితీయోర్ధమాసానాం అర్ధమాసానాం తృతీయః అర్ధమాసానామిత్యర్ధమాసానాం తృతీయో మాసా మాసాం చతుర్థః చతుర్థ ఋతూనాం ఋతూనాం పంచమః పంచమః సంవత్సరస్య సంవత్సరస్య షష్ఠః సంవత్సరస్యేతి సంవత్సరస్య షష్ఠ ఇది షష్ఠః ఆనందం నందసునా ఆనందమిత్యానందం నందసునా కామం కామం ప్రత్యాసాభ్యాం ప్రత్యాసాభ్యాం భయం ప్రత్యాసాభ్యామిది ప్రతి ఆసాభ్యాం అయకం శికీమభ్యాం శికీమభ్యాం రశిషం శికీమభ్యామితి శికీమాభ్యాం రశిషం ప్రశాసాభ్యాం రశిషమితి ప్రాశిషం ప్రశాసాభ్యాకం సూర్యాచంద్రమసౌ ప్రశాసాభ్యామితి ప్రశాసాభ్యాం సూర్యాచంద్రమసౌ వృత్యాభ్యాం సూర్యాచంద్రమసావితి సూర్యాచంద్రమసౌ వృత్యాభ్యాగ శ్యామశబలౌ శ్యామశబలౌ మతస్నాభ్యాం శ్యామశబలావితి శ్యామశబలౌ మతస్నాభ్యాం వ్యష్టిం వ్యష్టిమం రూపేణ వ్యష్టిమితి వే వృష్టిం రూపేణ నివృత్తిం నివృత్తిమరూపేణ నివృత్తిమితి నివృత్తిం అరూపేణేత్యరూపేణ అహర్మాగుంసేన మాగుంసేన రాత్రిం రాత్రిం వీవస వీవసాపః అపో యూషేణ యూషేణ ఘృతం ఘృతం రసేన రసేన శ్యాం శ్యాం వసయ వసయా దూషీకాభిః దూషీకాభిర్రాదునిం రాదునిమశ్రుభిః అశ్రుభిః పృష్వాం అశ్రుభిరిత్యశ్రుభిః పృష్వాం దివం దివగుం రూపేణ రూపేణ నక్షత్రాణి నక్షత్రాణి ప్రతిరూపేణ ప్రతిరూపేణ పృథివీం ప్రతిరూపేణేతి ప్రతిరూపేణ పృథివీం చర్మణ చర్మణ ఛవీం ఛవీం ఛవ్యా ఛవ్య ఉపాకృతాయ ఉపాకృతాయ స్వాహ ఉపాకృతాయేత్యుప ఆకృతాయ స్వాహారబ్ధాయ ఆరబ్ధాయ స్వాహ ఆరబ్ధాయేత్యారబ్ధాయ స్వాహృతాయ హృదాయ స్వాహ స్వాహేతి స్వాహ అగ్నే పక్షతి పక్షతి సరస్వత్యై సరస్వత్యై నిపక్షతి నిపక్షతి సోమస్య నిపక్షతిని పక్షతి సోమస్య తృతీయా తృతీయాపాం అపాం చతుర్థ్యై చతుర్థ్యోషధీనా ఔషధీనాం పంచమీ పంచమీ సంవత్సరస్య సంవత్సరస్య షష్ఠీ సంవత్సరస్యేతి సంవత్సరస్య షష్ఠీ మరుతాం మరుతాకం సప్తమీ సప్తమీ బృహస్పతేః బృహస్పతేరష్టమీ అష్టమీ మిత్రస్య మిత్రస్య నవమీ నవమీ వరుణస్య వరుణస్య దశమీ దశమీంద్రస్య ఇంద్రస్యైకాదశీ ఏకాదశీ విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం ద్వాదశీ ద్వాదశీ ద్యావా పృథివ్యోః యావా పృథివ్యోః పార్శ్వం యావా పృథివ్యోర్విద్యావా పృథివ్యోః పార్శ్వం యమస్య యమస్య పాఠోరః పాఠోరైతి పాఠోరః వాయోః పక్షతి పక్షతి సరస్వతః సరస్వతో నిపక్షతి నిపక్షతిశ్చంద్రమస నిపక్షతిరితిని పక్షతి చంద్రమస తృతీయా తృతీయా నక్షత్రాణాం నక్షత్రాణాం చతుర్థీ చతుర్థీ సవితుః సవితుః పంచమీ పంచమీ రుద్రస్య రుద్రస్య షష్ఠీ షష్ఠీ సర్పాణాం సర్పాణాకం సప్తమీ సప్తమ్యర్యమ్నః హర్యమ్నో అష్టమీ అష్టమీ త్వష్టుః త్వష్టుర్నవమీ నవమీ ధాతుః ధాతుర్దశమీ దశమీంద్రాణ్యాః ఇంద్రాణ్యా ఏకాదశీ ఏకాదశ్యదిత్యై అదిత్యై ద్వాదశీ ద్వాదశీ ద్యావా పృథివ్యోః ద్యావా పృథివ్యోః పార్శ్వం ద్యావా పృథివ్యోర్ద్యావా పృథివ్యోః పార్శ్వం యమ్యై యమ్యై పాఠోరః పాఠోరైతి పాఠోరః పంథామనోవృద్ధ్యాం అనోవృద్ధ్యాగుం సంతతిం అనోవృద్ధ్యామిత్యనోవృగభ్యాం సంతతిగ్స్రావణ్యాభ్యాం సంతతిమిది సంతతిం శ్రావణ్యాభ్యాగుం శుకాన్ శుకాం పిత్తేన పిత్తేన హరిమాణం హరిమాణం యజ్ఞా యజ్ఞా హలీక్ష్ణాన్ హలీక్ష్ణాన్ పాపవాదేన పాపవాదేన కూష్మాన్ పాపవాదేనేది పాపవాదేన కూష్మాన్ శకభిః శకభిః శ్రవర్తాన్ శకభిర్విశకాభిః శ్రవర్తానోవధ్యేన ఓవధ్యేన శునః శునో విషసనేన విషసనేన సర్పాన్ విషసనేనేతి విషసనేన సర్పాన్ లోహితగంధేన లోహితగంధేన వయాగుంసి లోహితగంధేనేతి లోహితగంధేన వయాగుంసి పక్వగంధేన పక్వగంధేన విపీలికాః పక్వగంధేనేతి పక్వగంధేన విపీలికాః ప్రసాదేన ప్రసాదేనేతి ప్రసాదేన క్రమైరతి అత్యక్రమీత్ అక్రమీద్వాజీ వాజీ విశ్వైః విశ్వైర్దేవైః దేవైర్యజ్ఞైః యజ్ఞై సంవిధాన సంవిధానైతి సంవిధాన సనః నోనయ మహసుకృతస్య సుకృతస్య లోకం సుకృతస్యేతి సుకృతస్య లోకం తస్య తస్య తే వయమ్ అయగ్స్వధయా స్వధయా మదేమ స్వధయేతి స్వాధయా మదేమేతి మదేమ యౌస్తే తే పృష్టం పృష్టం పృథివీ పృథివీ సదస్థం సదస్థమాత్మా సదస్థమితి సదాస్థం ఆత్మాంతరిక్షం అంతరిక్షకం సముద్ర సముద్రో యోనిః యోనిః సూర్య సూర్యస్తే ఏ చక్షుః చక్షుర్వాతః వాతః ప్రాణః ప్రాణశ్చంద్రమాః ప్రాణైతి ప్రాణః చంద్రమా శ్రోత్రం శ్రోత్రం మాసాః మాసాశ్చ సార్ధమాసాః అర్ధమాసాశ్చ అర్ధమాసాత్యర్ధమాసాః చ పర్వాణి పర్వాణి ఋతవః ఋతవో అంగాని అంగాని సంవత్సరః సంవత్సర మహిమా సంవత్సర ఇది సంవత్సర మహిమేది మహిమా అగ్ని పశు పశురాసీత్ ఆసీత్తేన ఏనాయంద అయందస స ఏతమ్ ఏతమ్ లోకం లోకమజేత్ అదేద్యస్మిన్ యస్మిన్నగ్ని అగ్ని సహ సతే ఏ లోక లోకస్థం సంజేష్యసి జేష్యస్యథ అథావ అవజిఘ్ర జిఘ్రవాయు వాయు పశు పశురాసీత్ ఆసీత్తేన ఏనాయజంత ఏజంతస స ఏతమ్ ఏతమ్ లోకం లోకమజేత్ అజేద్యస్మిన్ యస్మిన్ వాయు వాయు సహ సతే ఏ లోక లోకస్తస్మాత్ తస్మాత్వా పాంత అంతరేష్యామి ఏష్యామి యది నావజిఘ్రసి అవజిఘ్రస్యాదిత్య అవజిఘ్రసీత్యవజిఘ్రసి ఆదిత్య పశు పశురాసీత్ ఆసీత్తేన ఏనాయజంత అయజంతస స ఏతమ్ ఏతమ్ లోకం లోకమజేత్ అదేద్యస్మిన్ యస్మిన్నాదిత్య ఆదిత్య సహ సతే ఏ లోక లోకస్థం సంజేష్యసి ఏష్యసి యది యద్యవజిఘ్రసి అవజిఘ్రసీత్యవజిఘ్రసి ఓం పంచమకాండే సప్తమః ప్రశ్నః సమాప్తః పంచమకాండం చ సంపూర్ణం.